జై శ్రీరామ్. శ్రీరామ శరణం మమ. పరమ భాగవతులరా, శ్రీమద్ వాల్మీకి రామాయణం అయోధ్యకాండలో రామచంద్రస్వామి అడవులకు బయలుదేరబోతూ ఉండగా సుమంత్రుడు కైకను తన దోషములను చూపుతూ అనేక విధాలుగా హెచ్చరించాడు. ఆ తరువాత తతస్సుమంత్రమ ఐక్ష్వాకః పీడితోత్ర ప్రతిజ్ఞయా సబాష్పమతి నిశ్వస్య జగాద ఇదం పునః పునః. ఆ సుమంత్రుని చూసి దశరథుడు కన్నీరు కారుస్తూ తను చేసిన ప్రతిజ్ఞకు కట్టుబడిపోయాడు కనుక నిట్టూర్పులు విడుస్తూ ఇలా అంటూ ఉన్నాడు. ఓ సూతుడా, రాముని కోసం రత్నఖచితమైనటువంటి రథాన్ని సిద్ధం చేయించు. చతురంగ బలాలు ఆ రథాన్ని అనుసరించి వెళ్ళాలి. అలాగే కళాకారులైనటువంటి వేశ్యలు, ధనవంతులైనటువంటి వర్తకులు, శిఖర ప్రదేశాల్లో వివిధ వస్తువులు బాట పక్కన పేర్చి అమ్మేటటువంటి వ్యాపారులు ఆ సైన్యం వెంట వెళ్ళాలయ్యా. రాముని ఆశ్రయించిన వారికి, క్రీడలలో పాల్గొనేవారికి రత్నాలు, బంగారము, వస్త్రాలు మొదలైనటువంటి బహుమానాలు ఇప్పించు. రాముని వెంట ఆయుధదారులైనటువంటి వారు, త్రోవ చూపించేవారు అడవులలో బోయలు ఉండాలి. అలాగే రాముడు అడవిలో జంతువులను వేటాడుతూ, నదులను దాటుతూ, అడవి తేనెలు త్రాగుతూ రాజ్యాన్ని మనస్సులోకి కూడా రానియడు. నా ధనాగారము, ధాన్యాగారము, వాటి అధికారులతో సహా రాముని అనుసరించి వెళ్ళాలి అని చెప్తూ ఉన్నాడు. ఏవంబ్రువతి ఇలా చెబుతూ ఉంటే కైకేయ్య భయమాగతం. కైకేయికి భయం పట్టుకుందట. ముఖం చాప్య అగమత్ శోషం, ఎండిపోయింది ముఖం. సర్వశ్చాపిన్యరుద్ధత, ఇంద్రియములన్నీ కూడా కలత చెందిపోయినాయి, భయపడిపోయి అంటూ ఉన్నది ఆ రాజు వెంట తిరిగి, రాజు వైపు తిరిగి, సాధుశీలం గలవో రాజా, మద్యమంతా తాగివేసి ఖాళీ పాత్ర వలె ఉండే ఈ రాజ్యాన్ని భరతుడికిస్తావా? ఏం చేసుకుంటాడయ్యా భరతుడు ఆ రాజ్యము అని కోపం అలా మాట్లాడేటప్పటికీ, ఓ సీ దుష్టురాలా, నీకు వరమిచ్చినందుకు నాపై మోయలేని భారాన్ని పెట్టావు. నేను ఈ స్థితిలోకి వచ్చా, పైగా దుక్కుటెద్దును తరిమినట్లు నన్ను ముల్లుకర్రల వంటి మాటలతో బాధిస్తున్నావు. దుష్టాత్మురాలా, నీవు అడిగిన వరాలలో సైన్యాన్ని పంపకూడదు అన్నావా? అలా అని వరం ఇచ్చినప్పుడే నీవెందుకు కోరలేదు అని అలా కేకలు వేస్తూ ఉంటే కైకేయికి కోపం పెరిగిందట. రాజా, నీ వంశ చరిత్రను తెలిసినవాడవే కదా, సగరుడనే మహారాజు తన కుమారుడైన అసమంజసుడిని నిర్ధనుడిగా రాజ్యం నుండి వెడలగొట్టాడు. అలాగే రాముడు కూడా నిర్ధనుడుగా అడవికి పోవాలి అన్నది కైక. ఛీ ఛీ అంటూ చేత్కరించుకున్నాడు. ఆమె ప్రవర్తనకి అందరూ కూడా సిగ్గుపడ్డారు. అయినా కైకేయికి మాత్రం ఏమీ సిగ్గులేదు. అప్పుడు సిద్ధార్థుడు అనేటటువంటి ఒక మంత్రి, అతడు అంటూ ఉన్నాడట, కైకేయి, ఏమిటి నువ్వు చెప్పే మాట? అసమంజసునిలాగా పంపించాలా? అసమంజసుడు ఎటువంటి వాడు? వాడు రాజమార్గంలో ఆడుకునే పిల్లల్ని పట్టుకుపోయి సరయూ నదిలో పారేసేవాడు. గిలగిలగిలా కొట్టుకుంటూ ఉంటే ఆనందిస్తూ ఉండేవాడు. అది సహించలేక ప్రజలు అతని మూర్ఖత్వాన్ని సహించలేక రాజుకి మొరపెట్టుకుంటే, అప్పుడు రాజు అతడిని, ప్రజాకంటకుడు వీడు ఇక్కడ ఉండకూడదు అని చెప్పి రాజ్య బహిష్కారం చేశాడు. అప్పుడు వాడు అడవులతో, భార్యతో అడవులకు వెళ్ళిపోయాడు. కనుక అసమంజసుడు చేసిన పని ఏం చేశాడు? రాముడు, నీవు చేసేటటువంటి ఏమిటి, నువ్వు మాట్లాడే మాటలు పిచ్చి మాటలు అని అంటూ కోపంతో కేకలు వేశాడు ఆయన. అప్పుడు అందరూ కూడా ఈ విషయాన్ని విన్నారు, బాధపడ్డారు. అప్పుడు రాజు అంటూ ఉన్నాడు, విన్నావు కదా సిద్ధార్థుని మాటలు, నువ్వేమన్నా చిరకాల రాజ్యభోగాలను అనుభవించుదాం అనుకుంటూ ఉన్నావా? రాముడు సజ్జనుడు అంటూ, అనూరజిష్యామ్యహ మధ్య రామం రాజ్యం పరిత్యజ్య సుఖం ధనంచ సహైవ రాజ్య భరతేన చత్వం యథా సుఖం భుంక్ష్వ చిరాయ రాజ్యం. అయితే నీకు అంతి వదిలిపెట్టేస్తా, నేను కూడా వెళ్ళిపోతా రాముడు వెంటే, నీవు నీ కొడుకు ఏలుకోండి అని కోపంతో మాట్లాడాడు రాముడు. మహామాత్య వచ శ్రుత్వా రాము దశరథం తదా అభ్యభాషత వాక్యాంతు వినయజ్ఞ వినీతవతు. అలా రాముడు విన్నాడు సిద్ధార్థుని మాటలు విని దశరథునితో అంటూ ఉన్నాడు రాముడు, మహారాజా అన్ని భోగాలను విడిచిపెట్టి అడవిటికి పోవుటకు నేను సిద్ధంగా ఉన్నానయ్యా, నాకెందుకు ఈ సైన్యాలు, ఏనుగులెందుకు, ఎందుకు ఇవన్నీని? ఏనుగుని దానం చేసిన వాడు కట్టుతాడు కోసం పాకులాడేటట్లుగా ఉన్నది నువ్వు చెప్పేది అన్నాడు రాముడు. అంటే వాళ్ళు రాజులు కనుక అలా, ఇప్పుడు అదే మన వాళ్ళు కూడా అంటుంటారు, గేదనిచ్చేసో ఆవునిచ్చేసో ఆ తాడు ఎందుకు దానికోసం బాధపడతారు అని. కానీ మరి అది ఏం అలవాటో ఏమిటో, తాడు మాత్రం ఈరండి, వాటిని ఎంతకైనా అమ్మేస్తారు, ఎంత ఖర్చు ధనమైనా వాళ్ళు పెడతారు వీళ్ళు తీసుకుంటారు, తాడు మాత్రం ఈరట. మరి అదేమిటో ఎలా వచ్చిందో అది, రాముడు కూడా అంటున్నాడు ఏనుగును దానం చేసి ఆ కట్టుతాడు కోసం పోకలాడేవాళ్ళలాగా ఉన్నావే, ఏం చేసుకుంటావు, నాకు ఇవన్నీ దేనికి అవసరం లేదు, నాకు కావలసినవి నార చీరలు, ఒక తవ్వుకోల ఒక గంప ఇస్తే చాలు నేను వెళ్ళిపోతాను. అంటే వెంటనే కైక ఎలాంటి సిగ్గు లేకుండా తానే నార చీరలు తెచ్చి రాముడికి ఇచ్చేసింది, కట్టుకోమన్నది, ఇంకా ఆలస్యం చేస్తే ఇంకేమైపోతుందోనని కైక భయం. సరే రాముడు ఆ పరిస్థితిని అంతా గమనించాడు, వెంటనే తను ధరించాడు. తర్వాత సీతమ్మకు కూడా ఇస్తే ఆమె చీర పట్టుకుని అంటదట, ఆర్యపుత్ర వనవాసులైన మునులు ఈ చీరను ఎలా కట్టుకుంటూ ఉంటారో పాపం అని అడిగింది. అంటే తాను ఎలాగో కట్టుకోలేదు అన్నమాట, కానీ ఇది ఏం చేయాలో తెలియక అలా భుజం మీద వేసుకుని ఒకటి చేత్తో పట్టుకుని రాముని వంక చూస్తూ ఉన్నది, ఆ చీరల వంక చూస్తూ ఉన్నది. అయితే ఆ పరిస్థితి అంతా చూశాడు రాముడు, ఆమె కట్టుకున్న పట్టు వస్త్రం పైనే ఈ నార చీరను అలా చుట్టేశాడట పైన. అది చూసి అంతఃపుర కాంతలంతా ఒక్కసారి గొల్లున ఏడ్చారు. ఏమిటయ్యా రామా ఇది, తండ్రి గారి ఆజ్ఞ ప్రకారం అడవికి పోతున్నావు, నీవెలాగూ మా ఎదుట ఉండవు, ఈ సీత నా తీసుకుని పోయేది, ఈ అమ్మాయి వాళ్ళ తండ్రి గారు మన మీద నమ్మకంతో ఇక్కడ వదిలిపెట్టిపోతే ఈనాడన్నా ఇలాంటివి కట్టుకున్నదా అంటూ వాళ్ళు వచ్చేసి, ఉంచు మా దగ్గరే ఉంచు ఇక్కడ, మేము సీతమ్మని ఇక్కడే ఉంచుతాము అని అంటే ఏమీ వింటలో రాముడు అనార చీర కట్టేశాడు. అది చూశాడట వశిష్ఠుడు, చూసి కైకతో అంటూ ఉన్నాడు, దుష్ట బుద్ధి గల ఓ కైక, నీకు సమాజపు కట్టుబాట్లు కూడా తెలియదు, అన్నీ అతిక్రమిస్తూ ఉన్నావు, కులానికి కళంకం తెస్తూ ఉన్నావు, రాజుని మోసం చేశావు, నీ మర్యాదను నీవు నిలబెట్టుకోలేకపోతూ ఉన్నావు, వాస్తవానికి అసలు సీత అడవకపోవలసిన అవసరం ఏంటి, రామునికి బదులుగా ఈమెనే సింహాసనమును ఎక్కించి మేము రాజ్యపాలన చేయిస్తాము, ఈమెకే పట్టాభిషేకం చేస్తాము మేమంతా కూడా, ఒకవేళ అలా కాదంటావా మేము కూడా వెళ్ళిపోతాం, ఈ అయోధ్య నగరం అంతా కూడా విడిచిపెట్టి మొత్తం వెళ్ళిపోతారు, అప్పుడిక భరతుడు శత్రుఘ్నుడు కూడా వచ్చేస్తారు, నువ్వు అనుకుంటూ ఉన్నావేమో ధరతుడు రాజ్యం తీసుకోడు, ఇక నిర్జనము శూన్యమైనటువంటి రాజ్యాన్ని నీ మెడక్కట్టుకో అన్నాడు వశిష్ఠ మహర్షి. రాముడు రాజుగాలేని రాజ్యం రాజ్యం కాదు, అదే అడవిలో ఉన్నా సరే అదే సర్వసంపదలతో కూడిన రాజ్యం అవుతుంది అని ఆయన కేకలేస్తూ ఉన్నాడు. ఆ భూమి ఆకాశమంతా ఎత్తుకు ఎదిగిపోయినటువంటి తండ్రి వంశ చరిత్రను తెలిసిన భరతుడు వేరు విధంగా చెయ్యడు, నువ్వు చెప్పేది వినడు అని చెప్పి అక్కడ వేశాడు ఆయన. రాముడు లేకపోతే ఇక్కడ ఉంటాడా, అడవికి పోతే అక్కడికే పోతాడు, అప్పుడు పశువులు పాములు తేళ్ళు పక్షులు కూడా అతని వెంట వెళ్తాయి, ఇక్కడ అవి కూడా ఉండవు. దేవి ఓ కైక, నీ కోడలి నార వస్త్రాలు తొలగించు, ఉత్తమమైనటువంటి ఆభరణాలతో అలంకరించు అంటూ సీత చేత నార చీరలు ధరింపచేస్తున్న కైకను అడ్డుకున్నాడు వశిష్ఠ మహర్షి. సీత సర్వాలంకృతంగానే అరణ్యానికి వెళ్ళాలి, ఆమె పాటు వాహనాలు పరిచారిక గణము అంతా కూడా బయలుదేరాలి, నువ్వేం కోరలేదు కదా వరాలు అడిగినప్పుడు అలా ప్రతిభావంతంగా వశిష్ఠుడు మాట్లాడినా కైకైతే ఏమీ లెక్క చేయలేదు. కానీ అలా సిద్ధమవుతూ ఉంటే అప్పుడు దశరథుడు ఎంత పాడు పని చేస్తూ ఉన్నాడు అని అందరూ చేత్కరించుకున్నారు. ఆయనకప్పుడు కోపం వచ్చింది దశరథుడికి, నువ్వు అడవిలకు వెళ్ళాలనుకుంటావు సీత, నార చీరలు ధరించి పోరాదు, సీత సుకుమారి, చిన్నప్పటి నుంచి సుఖాలకు మాత్రమే అలవాటు పడినటువంటి బేల, అటువంటి అమాయకురాలైన సీత నారచీర ధరించడానికి వీలు లేదు అని చెప్పి రత్నాభరణాలతోనే వెళ్ళాలి అని చెప్పి పిలిపిస్తున్నాడు. ఇంకా రాముడు ఆలస్యం చేయదలుసుకోలేదు. రాజా, నీకు జయమగుగాక, మేము బయలుదేరిపోతూ ఉన్నాం. నీవు దేవేంద్ర సమానుడవు, నా తల్లిని మాత్రం ప్రాణాలతో కాపాడు అని చెప్పి అని ప్రార్థించాడు. ఆ తర్వాత మునివేషం ధరించినటువంటి రాముని మాటలు దశరథుడు వారు అందరూ కూడా శోకించారు. అప్పుడు దశరథుడు ఏడుస్తూ ఉన్నాడు, సుమంత్రుడా, ఒక రథాన్ని సిద్ధం చేయి వారిని పంపించటానికి. అంటే తీసుకుని వచ్చాడు. తర్వాత ధనాధ్యక్షుని పిలిచి వెంటనే విలువైన వస్త్రాలు ఆభరణాలు సీతకు 14 ఏళ్లకు సరిపడే విధంగా తీసుకుని రమ్మని పంపించాడు. అతడు తీసుకుని వచ్చాడు. అప్పుడు ఆభరణాలను అలంకరించుకున్నది ఆ సీత. ఆ తర్వాత కౌసల్య సీతను ఆలింగనం చేసుకొని శిరస్సును ముద్దాడి ఇలా అన్నది, అయ్యో తల్లి, నీవు కూడా అరణ్యాలకు వెళుతూ ఉన్నావా అనంటే, అయ్యయ్యో, మీరేమీ అలా బాధపడకూడదు సుమా. ఎవరు కూడా భర్తను విడిచిపెట్టి ఉంటారా? మితం దదాతి చ పిత, మితం మాత, మితం సుతః, అమితశ్యత దాతారం భర్తారం కా న పూజయేత్. భర్త అంటే ఏమిటనుకుంటున్నారమ్మా? నాకు తెలుసు, మా నాన్నగారు చెప్పారు. మరి సామాన్యంగా స్త్రీలకి ఇది పూర్వకాలంలో మాట కావచ్చు, తల్లి తండ్రి ఇచ్చినా కొంచెమే ఇస్తారు. తల్లి ఇచ్చినా, తండ్రి ఇచ్చినా అంతే, అలాగే బంధువులు ఇచ్చినా అంతే, చివరికి బిడ్డలు మనోవర్తి అంటూ ఇచ్చినా కూడా వారికి ఉన్న దాంట్లో కొంత ఇస్తారమ్మా. అమితముగా తనకు ఉన్నదంతా నాది నీదే అంటూ ఇచ్చేటటువంటి వాడు ఒక భర్త అని సీతమ్మ చెప్పింది. మరి ఒక రకంగా మరి ఇప్పటి కాలం అంటే మారిపోయింది నిజానికి. ఇప్పుడు భర్తలని భార్యలే పోషించే కాలం వచ్చేసి ఉంది. అయితే అటు ఉన్నాయి ఇటు ఉన్నాయి ఎప్పుడు కూడా. ఇప్పుడు పూర్తిగా మారిపోతుంది కాలమంతా కూడా. పూర్వకాలపు ధర్మాలు కానీ, పూర్వకాలపు న్యాయాలు కానీ, అవన్నీ కూడా చెల్లని రోజులు కూడా వచ్చేస్తూ ఉన్నాయి. కనుక న్యాయాలు మారిపోతూ ఉన్నాయి కానీ ధర్మము ఒకటి మాత్రం ఎప్పటికీ ఉంటుంది. ఆ ధర్మము అని అంటే సత్యవాక్య పాలన కూడా ఈ రోజుల్లో ఏమీ ప్రయోజనాలు కనబడతలేదు. భూతహితమైన సత్యము, తనకి ప్రమాదం లేని సత్యము మాత్రమే మాట్లాడాలి అనిపించే స్థితులు కూడా వస్తూ ఉన్నాయి. అలాగే అనేక విధాలైన కాలంలో మార్పులు కూడా వస్తూ ఉన్నాయి. కనుక ఈ కథలకి కూడా కాలం చెల్లిపోయేటట్లు ఉన్నది. మరి నిజంగా కూడా ఇప్పుడు ఎవరు ఒప్పుకుంటారు అలా భర్తని ఇలా ఇస్తాడు భర్త అని అంటే మేమే ఇస్తూ ఉన్నాం భర్తలకి అనేవాళ్ళు కూడా ఉన్నారు. మరి అలా ఇస్తూ ఉంటే తీసుకునే భర్తలు ఉన్నారు. కాలం అలా మారిపోయిన దానికి ఎవరేం చేయగలరు? అలా వారి ప్రసంగాలు అలా జరిగిపోతూ ఉన్నాయి. జై శ్రీరామ్. శ్రీరామశరణం మమ.